ஆழிமழை கண்ணா ஒன்று நீ கைகரவேல், ஆழியுள் புக்கு முகர்ந்து கொடார் தேரி, ஊழி முதல்வன் உருவம் போல் மெய்கருத்து, பாழியன் தோளுடை பத்மநாபன் கையில், ஆழிபோல் மின்னிவலம் புரி போல் நின்றதிர்ந்து, தாழாதே சார்கமுதைத்த சரமழை போல், வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்தேலோ ரெம்பாவாய். திருப்பாவை திவ்ய பிரபந்தம்லோ நான்கவ பாசுரம் ஆழிமழை கண்ணா அனே பாசுரம். தமீஸ்வரானாம் பரமம் மகேஸ்வரம் அனி உபனிஷத் செப்துంది. ஈஸ்வரులు అందరికంటే గొప్ప ఈశ్వరుడుగా ఉండేవాడు శ్రీమన్నారాయణుడు అని ఉపనిషత్తు చెప్తుంది. అటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి పరదేవతగా గొప్ప దేవుడుగా భావించి కీర్తిస్తూ ఉన్నటువంటి ఆ నారాయణ భక్త విషయంలో ఇతర దేవతలు భయపడతారట. సర్వే అస్మై దేవా బలిమావహంతి అని వేదం చెప్తుంది. దేవతలందరూ అటువంటి వాళ్లకు వాళ్ళు భయభక్తితో కాణిక కూడా ఇస్తారట. ఆ విష్ణు భక్తులకు దేవతలంతా అలా భయపడతారట. అందువల్ల భాగవతులకు ఒక ముఖ్యత్వం దీనివల్ల ఏర్పడుతుంది. విష్ణు భక్తులకు ఈ ఆండాళ్ విష్ణు భక్తితో కూడినటువంటి ఒక మనిషి కనుక ఈ విష్ణు భక్తురాలు ఈమె ధనుర్మాసంలో ఒక నోమ అనుష్ఠిస్తుంది, ఈమెకి మనం ఏదైనా సహకారం చేస్తాం అని ఒక్కొక్క దేవతలు ఆండాళ్ళు ఎదురుగా వచ్చేశారట. ఇంద్రాది దేవతలు వరుసగా వచ్చి క్యూలో నిలిచి ఉన్నారు. ఆ విధంగా నిలిచినటువంటి వాళ్ళలో ఒకడు పర్జన్య దేవత, వర్షమిచ్చే దేవుడు. ఆ పర్జన్య దేవతను మాత్రం చూసి ఆండాళ్ ఒకనొక ఉత్తర్వు జారీ చేస్తున్నారట. ఓ పర్జన్య దేవత, నువ్వు బాగా వర్షించు అని ఆండాళ్ ఈ పాసురంలో చెప్తున్నారట. ఈ విధంగా దేవతలంతా భయపడి వచ్చి నిలవడమా? ఇది ఎలా అంటే విష్ణు పురాణంలో పరాశర మహర్షి అంటున్నారు, స్వపురుషమభివీక్ష్య పాసహస్తం వదతి యమహాకిల తస్య కర్ణమూలే పరిహర మధుసూదన ప్రపన్నాన్ ప్రభురహం అన్యనృణాం న వైష్ణవానాం. ఒక యమకంకిరుడు పాసహస్తంతో బయలుదేరుతున్నాడు. యముడు దాన్ని చూస్తూ ఉన్నాడు. ఎక్కడికి అని అడుగుతున్నాడు. ఒక విష్ణు భక్తుని యొక్క పేరు చెప్పినాడు వాడు. వెంటనే అతని దగ్గరికి పిలిచి అతని యొక్క చెవిలో మెల్లగా చెప్తున్నాట యముడు, అటు ఇటు చూసి, వాళ్ల ఇంటికి నువ్వు పోవద్దు, మనకక్కడ జోలీ లేదు, అతడు మన నరకలోకానికి రావలసిన వాడు కాదు, నేరుగా శ్రీవైకుంఠానికి వెళ్లేవాడు, అక్కడికి వెళ్ళవద్దు అని భయపడుతూ యముడు చెప్తున్నారట. అతని యొక్క చెవిలో, యమకింకరుని యొక్క చెవిలో మెల్లగా చెప్తున్నారట. ఆ విధంగా దేవతలంతా ఏ విష్ణు భక్త విషయంలో అంత ప్రీతిను, అంత భయాన్ని, అంత భక్తిను వాళ్ళు ప్రకటన చేస్తారో ఆ దేవతా గోష్ఠికి సంబంధించిన వాడే ఈ పర్జన్య దేవత. ఆ పర్జన్య దేవతను చూసి ఆండాళ్ చెప్పే మాట ఈరోజు పాసురం, ఈ నాలుగవ పాసురం. ఆళిమళై కన్నా అని పిలుస్తున్నారు పర్జన్య దేవతను ఆండాళ్. ఓ పర్జన్య దేవత అంటే అతనికి ఏదో ఒక పేరు ఉంటుంది, ఆ పేరు ఈమెకి తెలియదు. అతడు చేసే కార్యాన్ని బట్టి అలా పిలుస్తున్నారు ఆండాళ్. ఓ ఆటో అంటాం మనం, ఆటో డ్రైవర్కు ఒక పేరు ఉంటుంది, అతని పేరు మనకు తెలియదు, పిలుస్తున్నాం ఓ ఆటో అంటాం కదా. ఆ మాదిరిగా వాడు చేసే కార్యాన్ని బట్టి ఆళిమళై కన్నా అని ఆండాళ్ పిలుస్తున్నారు. అంటే మండలాకారంగా వర్షాన్ని బాగా ఇచ్చే ఓ స్వామి అని దీనికి అర్థం. ఆళి సముద్రం వలె గాంభీర్యంతో కూడి ఉంటూ మళై వర్షాన్ని ఇచ్చుచున్న కన్నా ఓ నిర్వాహక, ఆ నిర్వాహం చేసే, ఆ వర్షాన్ని నిర్వాహం చేసే స్వామి అని అర్థం. ఆళి మళై కన్నా ఒండ్రు నీ కైకరవేల్, నువ్వు ఒక ఆ నీటి భాగాన్ని కూడా నువ్వు దాచి పెట్టుకోకుండా పూర్తిగా అట్లనే భూమిలో పడినట్టు వర్షించు. ఆళిమళై కన్నా ఒండ్రునే కైకరవేల్, నువ్వు ఏం చెయ్యాలంటే ఆళియుళ్ పుక్కు సముద్రం లోపల ప్రవేశించి ముహర్ందు సముద్రం యొక్క అడుగు భాగంలో ఉన్నటువంటి ఘనంగా ఉన్నటువంటి తిక్కుగా ఉన్నటువంటి ఆ మేఘపు ఆ భాగాన్ని, ఆ వర్షం ఇచ్చే ఆ భాగాన్ని అట్లనే నువ్వు ఆఘ్రాణం చేసి ఆళియుళ్ పుక్కు ముహర్ందు కోడు దాన్ని అట్లనే తీసుకొని ఆర్త్ శబ్దించి ఏరి పైకి లేచి కూడా ఆర్తేరి ఊళి ముదల్వన్ உருவம் போல் மெய்கருத்து ஊழி முதல்வன் சாட்சாத்து ஜெகத்காரண வஸ்துகா உன்னட்டு ஆ நீலமேக சியாமலுடு ஆ ஸ்ரீமன் நாராயணுடு அத்தனி யொக்க ரூபம் வலே நுவ்வு மாறிப்போவாலா. அத்தனி யொக்க ரூபம் நீலங்கா உன்னட்டு மேகம் யொக்க ரங்கு பகவந்துனிக்கு. అందువల్ల నా స్వామి యొక్క రంగును నువ్వు పొందాలి అని ఆ మేఘ దేవతను పర్జన్య దేవతను ఆండాళ్ ప్రార్థిస్తూ ఉన్నారు. ఊళి ముదల్వన్ అని ఈ పదము చేత ఆ భగవంతుడు చెప్పబడుతున్నాడు, శ్రీమన్నారాయణుడు చెప్పబడుతున్నాడు. అచిద్ అవశిష్టాన్ ప్రళయే జంతూన్ అవలోక్య జాత నిర్వేద కరణ కళేబర యోగం వితరసి వృషశైల నాథ కరుణేత్వం అని వేదాంత దేశికుల వారు దయాశతకంలో వెంకటేశ్వర స్వామి యొక్క దయను కీర్తించినప్పుడు ఆ స్వామి ఈ విధంగా మన అందరినీ సృష్టించే కార్యాన్ని చెప్తూ ఆ స్వామి ఎటువంటి వారు అని వర్ణించినప్పుడు ఆయన ఏ విధంగా నీలమేఘ శ్యామరుడుగా ఉంటున్నాడో అటువంటి ఊళి ముదల్వన్ ఉరువం పోల్ మై కరుత్తు, మై అంటే శరీరం, కరుత్తు నల్లపడి, ఊళి ముదల్వన్ ఉరువం పోల్ మై కరుత్తు పాళ్యంతోలుడై పద్మనాభన్ కయ్యిల్ ఆ స్వామి యొక్క ఆ భుజంలో పద్మనాభుని యొక్క ఆ భుజంలో ప్రకాశించుచున్న అని తర్వాత చెప్తున్నారు. ఆ ఊళి ముదల్వన్ ఎవరంటే పద్మనాభుడు. ఆ పద్మనాభుని యొక్క ఆ శ్రీహస్తంలో ఆ చక్రాయుధం ప్రకాశిస్తూ ఉంది. పాళి అంతోళుడై అందమైనటువంటి ఆ భుజములు, ఆ శ్రీహస్తములు, దాంట్లో కనబడుతూ ఉన్నటువంటి ఆ చక్రాయుధం అని చెప్తున్నాడు. భగవంతుడు పద్మనాభుడు అని ఈ పాసురంలో భగవంతుణ్ణి ఆండాళ్ కీర్తిస్తూ ఉన్నారు. పద్మం అంటే తామర పుష్పం. ఎవరి యొక్క ఆ ఉదరంలో ఆ నాభీ కమలం, నాభీ నుండి ఒక కమలం వికసించి ఆ కమలం నుండి ఆ చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భవించారో అటువంటి పద్మం నాభౌ యస్య సహ పద్మనాభ అని ఆ భగవంతుడు శ్రీ మహావిష్ణు ఇక్కడ చెప్పబడుతున్నాడు. ఇది ఒక అర్థం. శంకర భగవత్పాదుడు సహస్రనామ భాష్యంలో ఈ ప్రపంచం అంటే కాలతత్వం, ప్రపంచమంతా ఎవరి యొక్క ఎవరి దగ్గర నుండి ఏర్పడినదో అతనికి పద్మనాభుడు అనేటువంటి వ్యవహారం అని ఆయన చక్కగా చెప్పడం జరుగుతుంది. కనుక అటువంటి పద్మనాభన్, ఆ పద్మనాభుని యొక్క కయ్యిల్ శ్రీహస్తంలో పద్మనాభన్ కయ్యిల్ ఆళిపోల్ మిన్ని, ఆళి అంటే చక్రాయుధం, ఆ సుదర్శన చక్రతాళ్వాన్ వలే మిన్ని బాగా మెరిచి, ఆడిపోల్ మిన్ని బలంపురిపోల్ నిన్ను అదిర్ందు, బలంపురి అంటే మరొక శ్రీహస్తంలో ప్రకాశించుచున్న ఆ సంగాయుధం అంటే సంగాళ్వాన్ అని పిలువబడే పాంచజన్యం, బలంపురిపోల్ నిన్ను నిలిచి అదిర్ందు బాగా ఘోషించి ఆ శంఖాన్ని ఎత్తి భగవంతుడు ఊపినాడంటే ఆ శంఖధ్వని అనేది అనుకూలంగా ఉండే వాళ్లకు సంతోషాన్ని ఇస్తుంది, ప్రతికూలంగా ఉన్నటువంటి వాళ్లకు భయాన్ని కలిగింపచేస్తుంది. సగోషో ధార్తరాష్ట్రాణం హృదయాన్ని వ్యధారయ్యత్ అని గీతలో చెప్పినట్టు ధృతరాష్ట్ర కుమారులందరి యొక్క హృదయాన్ని భేదించినట్టు ఉండిందట శ్రీకృష్ణుడు ఆ శంఖాన్ని ఎత్తి ఊపినప్పుడు. అందువల్ల ప్రతికూలంగా ఉండే వాళ్లకు భయాన్ని కలిగింపచేస్తుంది, అనుకూలంగా ఉన్నటువంటి వాళ్లకు సంతోషాన్ని ఇస్తుంది. రుక్మిణి కాళియమ్మ గుడిలో అర్చన చేసి శ్రీకృష్ణుని యొక్క రాక కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఆ వీధిలో ప్రవేశిస్తున్నాడు శ్రీకృష్ణుడు, శంఖాన్ని ఎత్తి ఊపినాడు, వెంటనే సంతోషించాడు ఆ రుక్మిణీ దేవి. అందువల్ల కొందరికి సంతోషం, కొందరికి ఆ విరోధంగా ఉండే వాళ్లకు భయం. అటువంటి ఉరువం బోల్ మైఘరత్తు పాళ్యం తోడే పద్మనాభన్ కయ్యిల్ ఆళిబోల్ మిన్ని బలం బురిబోల్ నిండ్రదిర్ందు తాళాదే సార్గం ఉదైత్త సరమళై బోల్. కొంచెం కూడా ఆలస్యం చేయకుండా సార్గం ఉదైత్త ఆ భగవంతుని యొక్క శ్రీహస్తంలో ప్రకాశించుచున్న సార్గం అని పేరు కలిగిన ఆ విల్లు నుండి వచ్చినటువంటి స్వరం వలె, ఆ బాణం వలె బాగా వర్షించాలి. సరమళై బోల్ వాళ్ళ ఉలహినిల్ పెయ్దిడాయ్, ఈ ప్రపంచమంతా చక్కగా జీవించినట్టు నువ్వు వర్షించమా అని ప్రార్థిస్తున్నారు. వాళ్ళ ఉలహినిల్ పెయ్దిడాయ్ నాంగళం మార్గళి నీరాడ మేము కూడా ఈ ధనుర్మాస స్నానాన్ని ఆచరించడానికి వీలుగా నువ్వు ఆ విధంగా వర్షించాలి. నాంగళం మార్గళి నీరాడ మహిళందేలో రెంబావాయ్, దాన్ని బట్టి మేము మహిళందు మేము సంతోషించాలా అని ఆండాళ్ ఈ పాసురంలో చెప్తున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. Thank you.